అహమస్మిప్రదమజారదస్యాదేభ్యోమనస్థనాభిమాదాయమావాహ అహమన్నమన్నమదంతమద్మే పూర్వమగ్నేరపిదహత్యన్నం ప్రౌభాసాదే అహముత్తరేషు యాత్మస్య వజవస్తుజంభం పశ్యంతి ధీరా ప్రజలంది పాకాహ జహామ్యన్యన్యజహామ్యన్యం అహమన్నం వసమిచ్చరామి సమానమర్చం పరియేమి భుంజలే కోమావన్నం మనుష్యోదయేద పరాగే అన్నం నిహితం లోకయేద విశ్వైర్దేవైర్పితభిర్గుత్తమన్నం యదర్జతే లుప్యతే యత్తలోప్యతే శరతమీజాతనోర్మే బభూవ మహాంతో చరోషకర్దుర్దేన పత్రౌ దివం చ పుష్పృథివేం చ సాగం పచ్చం పిబంతో నమినంది వేదస నైతద్భోజోభవతి నాగణీయ అన్నం ప్రాణమన్నమపానమాహు అన్నం వృత్యంతమదేవాదుమాహు అన్నం బ్రహ్మాణో జలం వదంది అన్నమాహు ప్రజననం ప్రజానా మోహమన్నం విందదే అప్రజేదాః సత్యం ప్రవేమి వదేత్సరస్య నాయమనంపుషస్య వినాశకార్యం కేవలాగోభవతి కేవలాది అహం మేఘస్తనయన్ వర్షన్నస్మి మామదంత్యహ్యాన్ ఆగంసమే మదాదిత్యాసమేతమంది దేవీం వాచమజనయంతయద్వాగ్వదంతి అనంతామంతాశర్మిలాంహేవాదుసర్భోజనాని ఏగాక్షలాంతిపదాషట్పదాజందేవాపజీవంతి విశ్వే వాజం దేవా ఉపజీవంతి విశ్వే వాజం గంధర్వా ప్రసభా మనుష్యా వాజేమా విశ్వా భువనాన్యర్పిత తానాహవన్యషతామింద్రపత్నే వాగక్షరమృతమయాదస్యేదానామాదామదస్థనాభిరాయుమాగాదే దేవీ భగవా మే అస్తో యామృషయమంత్రమనేషిణ అన్వయిక్షం దేవాస్తపసాశ్రమేణ తాన్ దేవీం వాజగం ప్రవిరాజామహే తానాదుకరస్య లోకే సత్వారి పరిమితా పదాని తానుబ్రాహ్మణాయ మనేషిణ గుహార్థేణ నిహితానేంగయంతే తులీయం వాచా మనుష్యా వదంతే శ్రద్ధయా అగ్నిస్సమిగ్ధలే శ్రద్ధయా ముంజలే హవిః శ్రద్ధాం భగస్య మూర్ధనే భగజావేదయామధి ప్రియగ్రశ్రద్ధే తదతః ప్రియగ్రశ్రద్ధే విదాదతః ప్రియం భోజేణ యద్వసో ఇదమ్మభుజనం కృతే యథా దేవాసురేషు శ్రద్ధాముగ్రేషు చక్రిలే ఏవం భోజేణ యద్వసో అస్మాకముచితం కృతే శ్రద్ధాందే వాజమానా వాయుగోపా ఉపాసతే శ్రద్ధాయ్యా శ్రద్ధయా హూయతే హవిః శ్రద్ధాం ప్రాతర్హవామహే శ్రద్ధాన్ మధ్యంతి నంబరే శ్రద్ధాగం సూర్యస్య నిమృషే శ్రద్ధే శ్రద్ధాపయేహమా శ్రద్ధాదేవానధివస్తే శ్రద్ధా విశ్వమిదం జగతే శ్రద్ధాం కామస్య మాతరం అవిరావర్ధయామే బ్రహ్మరి జ్ఞానం ప్రథమం పురస్తాదేవస్వరుజోగేనావ సముద్రయాష్టాశ్చయోమదస్తమివ పితా విరాజాభోరీణ అంతరిక్షం విశ్వలోపావివేశ తమర్థే అభ్యర్థంది వత్సం బ్రహ్మదంతం బ్రహ్మణా వర్ధయంత బ్రహ్మదేవానజనయత్ బ్రహ్మ విశ్వమిదం జగత్ బ్రహ్మణ క్షత్రం నిర్మితం బ్రహ్మబ్రాహ్మణ ఆత్మనా అంతరస్మిన్నిమే లోకా అంతర్విశ్వమిదం జగత్ బ్రహ్మైవ భూతానాం జ్యేష్ఠం తేన కోటి స్పర్ధిలం బ్రహ్మం దేవాత్రయస్త్రింశత్ బ్రహ్మణ్యేంద్ర ప్రజాపతి బ్రహ్మణ విశ్వాభూతాని నావేవాంతస్తమాహిత తదస్రాజా ప్రజలంతగ్నయ బ్రహ్మణ్యజ్ఞం నైరప్రజానన్ ఘతం విన్మన్నజరగం సువీరం బ్రహ్మతమిద్భవత్యాహుదీనా ఆగావోద్భ్రమక్రన్ శ్రీదందుకోక్షయంతస్మే ప్రజాపదే పురోపాదిహస్వః ఇంద్రాయ పూర్వేణానా ఇంద్రాయజ్ఞనేక్షతి ఉపేతాదిస్వంబుషాయి భూయో భూయో నిమిదస్ వర్ధయన్ అభిన్నే కిల్లేధారితే వయమ్ కదాసంతిలదారువా గావోపగో గావ ఇంద్రో మే అక్షాత్ యావస్వామస్య ప్రథమస్కరక్ష హిమాయాగావస్కృజనాథైంద్ర ఇచ్చా మే ధృదా మనసా జిలింద్రం యోయంగా వో మేదేతా కృషంజన అశ్వేలం చక్రమసా సుప్రదేకం భద్రం గ్రహం కృణసభద్రవాజ ఉచ్యతేభాతు ప్రజాపతే సోయవదకం విశందే శుద్ధా వస్సు ప్రమాణే విభందే మావస్తమాగజకం సహ హరివోహేదే రుద్రస్ వింజా ఉపేతముపవర్చనం ఆదుగోపవృత ఉపరిణవస్థే ఉపేంద్రవీర్యే పాశోర్యాశ్వభర్తమా మహద ఏజావసుమద్రాజితో జివే సామాత్మానాజరస్వామచారిణా ప్రదన్నమేజాదు దేవయంతోపర్యాదామ్యా దివోనరస్నేకస్తే భావందే భువనా కవికృతో సౌర్యాజంద్రాజరతో హామతి పదే దిమద్విశ్వమిదాభాజిన సౌర్యాభాగంధమదావిచక్షణ విశ్వవారావలి భావరేణ్యా కామావతం మహివ్రత విశ్వపరే ప్రతరణాదరంత స్వర్మిదాచలయ భోజరస్మే సౌర్యాది చంద్రావసత్వేటదర్శనాభావిసంతివం అస్య శ్రవో అద్య సప్త విభ్రతి యావాక్షామా పృథివేదర్శనం వపు అస్మే సౌర్యాచందమతా విచక్షే శ్రద్ధేకమిందరదాపదం పౌర్వాపరంజరతో మాలిత విశ్వక్రీడంతో పరియాతోధ్వరం విశ్వాన్యభువనాభిజష్టే విదోనన్యాభిజసజ్జాయతే పునః హిరణ్యవర్ణాశ్రయప్పాపకాయాసాకుమ్రాజాసాదేవాశివేణ మాచక్రుదావశ్యత ఆపో భద్రాది పశ్యామి నాదాదేన్నోదాదేత్ప్రదానే నాదేత్తోమాపలోయత్ కిమావరే మహకర్మన్ అంభకిమాదేగ్రహణంగభేదం నృత్యమతంతరిహినా రాత్రి అన్నాదే ప్రకేద ఆనేత పాదగ్రశయాదేకం తస్మాన్న పరక్కించనాథ సమాదేత్తమదాఘూషమగ్రే ప్రకేదం ృచ్చేనాభ్యుభిదేదమదస్తమినాజాయకం కామస్తమవర్తదాభి మనసోరేత ప్రథమయ్యదాధేత్బంధుమసరవిందన్ ప్రతిపదేశమయోమేకాదోరస్మిరేణ అదస్మిరాదే ప్రేతోదాన్మహిమాన ఆసన్ ప్రేత పరస్తాయోచత కుత ఆజాకృతర్భి అర్వాగ్దేవాస్త విసర్జనాయ అథోవేదూవ ఇయమ్ విసర్జనిహూవ ఇది వాదే భానాధ్యక్ష పరమే వ్యోమన్ స్వంగవేది భానవేద కేంగ్రవసే యథోద్యాపాకేనక్ష మనీషిణ మనసా వృక్షదేదద్భువనాన్ని ధారయన్ బ్రహ్మవనం బ్రహ్మసమృక్షాధీత్ యథోద్యాపాకేనక్ష మనీషిణ మనసా విప్రవేమివ బ్రహ్మాభ్యదక్షద్భువనాన్ని ధారయన్ ప్రాతరగ్ఞం ప్రాతరింద్రగం భవామహే ప్రాతరమిత్రవరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతి రాజస్వామముద్రగం భువేమ రాజర్జిదంభగముగ్రగం భువేమ వయమ్ వృత్తమదిశక్త ఆధ్రశ్చిద్యం మన్యమానస్పురశ్చిత్ రాజాచిద్యం భగం భక్షేత్యాహ భగప్రణేదర్భగత్యరాజ భగేమాంధ్రియముదన్న భగప్రణోజనగోభిరస్మైహే భగప్రణభగవంతస్యామ ఉదేదానేం భగవంతస్యామ ఉద ప్రవిత్తమధేరంధా ఉదోదితామకవన్ సూర్య వయమ్ దేవానాగుంసమతోస్యామ భగయే భగవాగుంస్తుదేవాన వయమ్ భగవంతస్యామ సంతాభగతర్మయుద్ధ్యో భవేమి సమాభగపురేతా భవేహ సమర్థరాయోషదో నమంత అధిక్రావే వసుదయే పదాయ సర్వాజేనం వసుమిదం భగన్న రథమివాశ్వాజిన ఆవహంతు అశ్వాపదేర్గోమదేర్న భుషాద వీరవతే సదముత్సంతు భద్రా కృతం దుహానా విశ్వరత్నవీనా యూయం పారస్వత్యభిస్తదానః ఓం. ద్వితీయాష్టక సమాప్తః. తృతీయాష్టక ప్రారంభః. ఓం. అగ్న్యన్నః పాదకృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం అవిరాసం జుహోదన యస్య భాంతిరశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వాః సకృత్తికాభిరవిదం వదానః అగ్నిర్నో దేవస్సు వితేదధాతో ప్రజాపదేరోహిణీవేదు పత్నీః విశ్వరూపా బృహతి చిత్రభానుః నానో యజ్ఞస్సు వితేదధాతో యథా జీవేమ శరదస్తవీరాః రోహిణీరేద్విదగాత్పురస్తాజ విశ్వారూపాణి ప్రతిమోదమానా ప్రజాపతిగం హవిదా వర్ధయంతి ప్రజాదేవానాంపయాతు యజ్ఞం సోమో రాజా మృగశీర్షేణాగన్ శివన్నక్షత్రం ప్రేమస్య ధామ ఆప్యాయమానా బహుధా జనేషు వేద ప్రజాయమానే దాతు యబ్ధే నక్షత్రం మృగశీర్షమస్తి ప్రియగం రాజం ప్రేదమం ప్రియానా తస్మై నేతోమహవిషేమ శన్నయే శిపదేశం చతుష్పదే ఆత్రయా రుద్ర ప్రసమానయేది శ్రేష్టో దేవానాం పుజరగ్నియానా నక్షత్రమస్య హవిషేమ మాన ప్రజాంగ్రీషన్మోద వీరాన్ హేతి రుద్రస్య పరిణామినక్తో ఆద్రా నక్షత్రం విషదాగం హవిర్న ప్రముంచమానోదురితాన విశ్వా అవాధకం సన్నుదామరాజి పునర్నాదే విజతి స్పృణోద పునర్వదో న పునరేదాయజ్ఞం పునర్నాదేవాభీయం సర్వే పునఃపునర్వహవిజాయజామ దేవానదే విజతిరనర్వా విశ్వస్య భద్రే జగత ప్రతిష్టా పునర్వదో అభిజావర్ధయంతి ఇయం దేవానామప్యేదుపాఠ బృహస్పతి ప్రథమం జాయమాన నిష్యన్నక్షత్రమభిదం బభూవ శ్రేష్టో దేవానాం పునరాదిష్ణ ఇదో నర్వాభయన్నోస్తు యశ పురస్కారమభ్యదోన బృహస్పతిర్న పరిపాదు పశ్చాత్ బాధేతాం వేదోభయం కృణుతాం సువీర్యస్య పదయశ్యామ ఇదగం దర్పేభ్యో అవిరక్తిష్టం ఆశ్రేషాయేషాము నయంతి చేత ఏన నిరీక్షణం పృథివీ క్షయంతి ఏన సత్పాదోహమాగమిష్టాః ఏనో జనే సూర్యస్యాపి సత్పాః ఏ దివం దేవే మను సంచరంతి ఏషామాశ్రేషా నయంతి కామం ఏభ్య సర్వేభ్య మధురమంచ హోమి బహుదా పితరో ఏ మఘాసు మనోయోగస్సు సుఖదస్సు వృత్యాః ఏనో నక్షత్రే హోమాగమిష్టాః సుధాభిర్యజ్ఞం ప్రయతంజిషంతాన్ ఏ అగ్నిదగ్ధా ఏనగ్నిదగ్ధాః ఏ మల్లోకం పితరః క్షయంతి రాగస్య విద్మయాగం జనప్ర విద్మ మహాయజ్ఞం సుఖసంజిషంతాం గవాం పల్గునే నామధిత్వం అధర్యమన్వరుణమిత్రజారు సంతా వయగుంసనితారగుంసనీనాం జీవాజీవంతముఖసం విషేమ ఏనేమా విశ్వా భువనాని సంచితా యస్త దేవాను సంయంతి చేదః అర్యమా రాజాజనస్తు విష్మాన్ ఫల్గునేనామృషభోరవీతి శ్రేష్టో దేవానాం భగవో భగాసి సత్వాత ఫల్గునే స్వస్య విత్తాన్ ఆత్మభ్యం క్షత్రమజరగం సువీర్యం గోమతస్వదు పసన్ను దేహ భగోహ దాదా భవే ప్రదాత భగో దేవే ఫల్గునేరావివేశ భగస్యేత్రం ప్రసభంగమేమ విపదేవే ప్రసమాదం మదేమ ఆయాజిదేవస్వ విదోపయాదు హిరణ్యేన సుమృతారథేన వాహనహస్తకం సుభగం విద్మనాపదం ప్రయక్షంతం పపరిం పుణ్యమచ్చ హస్త ప్రయక్షమతం వసీయ దక్షిణేన ప్రతిగృభ్ణేమయేన దాతారమగ్రత పితావిధేయ యో నహస్తాయ ప్రతిపాదయజ్ఞం పక్షానక్షత్రమభ్యేది చిత్రాం సుభగం సుసంగిపతికం రోచమానాం నివేదయన్నమతాన్మత్యాగిశ్చ రూపాణి విపుంసన్ భువనాని విశ్వాః తన్నస్వర్గాదిశ్రాజస్తాం తన్నక్షత్రం భోరితాస్తమజ్ఞం తన్న ప్రజాం వీరవదేగుం సనోదు గోభిర్నాస్తై స్తమనక్రియజ్ఞం వాయుం నక్షత్రమభ్యదృష్ట్యా యుగ్మశృంగాభిషభోరోరువాణః సవేరేం భువనామాదృష్వాః అపద్వేదాగుణిదనుదామరాజే తన్నాయుత్సనాదు తన్నక్షత్రం భోరితాస్తమహ్యం తన్నా దేవాసో అనుజానం చకామం విశ్వా దూరమస్మక్షత్రవాయుం భీతాజ్ఞేషుణాంతర్విలాఘే తన్నా దేవానువదంతయజ్ఞం పశ్చాత్పరస్తాభయన్నాస్త నక్షత్రాణమధిపత్యే విలాఘే శ్రేష్టావింద్రాజ్ఞే భువనస్య గోపౌ విశ్వశత్రోనుపాధమానౌ అవకృసన్నదామరాజిం పూర్ణా పశ్చాదపూర్ణా పురస్తాజ ఉన్నభ్యదర్పౌర్ణమాధేజిరాయ తస్యాం దేవాధిసంవసంతః ఉత్తమేనాగేహమాదయంతా పృథ్వేధిపత్యాయ వజస్తజోషాః పౌర్ణమాస్కృతగాచ్చోభమానా ఆభ్యాయం దేదురితాని విశ్వా వృందుహాన్యజమానాయ యజ్ఞం ధ్యాత్మహవ్యేం నమసోపసద్య నిమిత్తం దైవం వ్యత్నధేయన్నాస్తు అనురాధానవిరాధయంతీవే శరదస్తవీరాం నక్షత్రముదగా పురస్తాత్ అనురాధాయద్వదంతే అన్మిత్రయజానే పితరేంతరిక్షే ఇంద్రోజ్యేష్టామనక్షత్రమే యస్మిన్ వృత్రం వృత్తదోర్యదార తస్మిన్ వయమవదంతురంతరేంతరిక్ష్యం పురందరాయ విభాయ విష్ణవే అగాధాయ సహమానాయ మేఘే ఇంద్రాయ జ్యేష్టామధుమద్దుహానా పురంకరాజమానాయ లోకం మూలం ప్రజాం వీరమదేం విదేయ పరాచేదుర్నిర్పరాచాభిర్నక్షత్రం బలిభిః సమగ్నం అహర్భూయాజమానాయ మహ్యం అహర్మార్గతు విజయదధాతు మూలం నక్షత్రమిదయద్వదంతి పరాజయం వాచా నిర్దామి శివం మృదాయే శివమస్తు మహ్యం యా దివ్యా మత్పయసాదం బభూవః యా అంతరిక్షపదమార్థివేర్యామటాఠా నియంతి కామం తానామశ్రద్వస్వానాభవంత శాస్త్రగోప్యాయాశ్చ నాద్యాః సముద్రయాః శాస్త్రమే సందే ఋతప్రాధేర్యాః కాదామటాఠాధుపక్షయంతే తానామశ్రద్వస్వానాభవంత తన్నా విశ్వేపతిర్మందుదేవాయంతయజ్ఞం తన్నక్షత్రం పతదాం బలుభ్యజమానాయ కల్పదా శుభ్రా కన్యాయ మదయస్వేదస కర్మగతస్వృత వేర్యావజే విశ్వాన్ దేవాన్ హమిరాబ్ధయందే రాఢాకామభయాంతయజ్ఞం యస్మిన్బ్రహ్మాభ్యజయత్సర్వమేతద్ అమంచలోకమిదమోచి సర్వం తన్నా నక్షత్రమభిజిత్య స్వయందధాత్మకనీయమానం భూలోకో బ్రహ్మణ సంజయమౌ తన్నా నక్షత్రమభిజిత్యం వయం వదనా సంజయేమ తన్నో దేవాసో అనుజానం జపామం శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్యాపనాయం అనేం దేవేం విష్ణుపత్నేమచూర్యాం ప్రదేశే వేనాగం హమిషాయజామః దేశా విష్ణుర్గాయోగక్రమే మహేంద్రిమం పృథివీమంతరిక్షం అశ్వానైతి శ్రవ ఇచ్చమానా పుణ్యశ్వాగయమానాయ గణపతే అష్టమో దేవావతవః సౌమ్యాదః తదస్రో దేవీ రజనాశ్రవిష్టాః తే యజ్ఞం పాన్ రజ పరస్తాద్ సంవత్సరేణ మమజ్ఞస్వస్తే యజ్ఞం నః పాన్ రజవ పురస్తాద్ దక్షిణతోభయం దుష్టవిష్టాః పుణ్యన్నక్షత్రమభిసంవిశామ మహానారాజగడకృందాగన్ క్షత్రస్య రాజా వరుణాధిరాజః నక్షత్రాణాగం సతభిషగ్వజిష్ఠః దేవేభ్యకృణుతో దీర్ఘమాయః సగం సహస్రాభేషజానిధత్తః యజ్ఞం నో రాజా వరుణ ఉపయాసో తన్నా విశ్వేభిజయ్యంతు దేవాః తన్నో నక్షత్రమిదభిషగ్విధానం దీర్ఘమాయ ప్రజలభ్యేషజాని అజయేక పాదుగాపురస్తాద్ విశ్వాభూతాని ప్రతిమోదమానః తస్య దేవాత్మసమయ్యంతి సర్వే రోక్తపదాసో అమృతస్య గోపాః విభ్రాజమానస్తమిధాన ఉగ్రః ఆంతరిక్షమరుహతగంజాం కగంధోర్యం దేవమయమేకపాదం రోక్తపదాసో అనియం సర్వే అహిర్బుద్ధయ ప్రథమానయేతి శ్రేష్టో దేవానామృతమానుషాణాం సంబ్రాహ్మణా స్వమపా సౌమ్యాదః రోష్టపదాసోరక్షే తత్వాలయేజమభికర్మ దేవా రోష్టపదాదీయాన్ని వదంది హే బుద్ధియం వరిణద్యగ్రస్తువంత ఐగం రక్షంది నమసోపసద్య ఊషాయన్వేదివంతా వృష్టిపదే వాజపస్్యౌ ఇమాని హవ్యాత్మేతాయుధానా స్వేన్నాయాజ్ఞం శుద్రాన్ పశోన్ రక్షదేవదేన దావో నాశ్వాన్వేద భూషా అన్నగం రక్షంతో బహుధాలోపం వాజగం సనుతాయమానాయ యజ్ఞం అదస్వినామస్వైపజాతా సుభంగమిష్టౌ స్వయమే విరస్వయే సన్నక్షత్రకం భవిషాయంతౌ మద్ధా సంవృక్తౌ విజుషాసమక్తౌ యౌ దేవానాహవ్యబాహౌ విశ్వస్య దోషామృతస్య గోపౌ తౌ నక్షత్రం త్రిజుషానాపజాతా నమోష్భ్యాం కృణమాశ్రుభ్యాం అపహాత్మానం భరణే భరంత సభ్యమో రాజా భగవాన్ విజస్తాం లోకస్య రాజా మహతో మహాని సుకర్ణ పంతామభయంగణోత్ యస్మిన్నక్షత్రే యమయ్యాజా యస్మిన్నేనమభ్యజంత దేవా సరస్వత్రకం భవిషా యజామ అపహాత్మానం భరణే భరంత నివేదనే దేవాతో నవో నవోభవజాయమానోజమాదిత్యాంశమాప్యాయంతే ఏ విలోపే సమనసా సంయంతే సమానందంతం పరిదాధనాదే విశ్వలోహవే నక్షత్రేహమాగమేతం వయమ్ దేవే బ్రహ్మణా సంవిధానా సరత్నాథో దేవీజిం ప్రధానా హోరాత్రే అవిలాబద్ధయంత అవివాహమానముక్త్యాగమేమ ప్రత్యుపదృశ్యాయతే విక్షందే అపోమహేమణే కక్షుషా తమోజ్యోతిష్ణోర్ణలే ఉదుసత్రియాస్తే సూర్య ఉద్యన్నక్షత్రమర్చిమత్ తమేదృషాభిషసూర్యస్ సంభక్తేన గమేమహే తన్నానక్షత్రమర్చిమత్ భానుమత్య ఉచ్చరత్ ఉభయజ్ఞమిహాగమత్ ప్రణక్షత్రాయ దేవాయ ఇంద్రాయేంద్రగం హవామహే సనస్తవిధాత్సమయం ఉష్ణిరాం వేదవత్సమం ఉదుత్యం చిత్రం అధికర్ణవృక్షమహే మోషమాతరం ఇదం విష్ణు ప్రద్విష్ణ అగ్నిం మోద్ధాభువ అర్ణోద్యానమతిర్మిదనమలే త్వం అవ్యవాహ్యస్పృష్టం అగ్నిర్వాహకామయత అన్నాదో దేవానాగస్యామిదే సవేదమగ్నయే వృత్తికాభ్యపురోడాదమష్టాగపాలన్యరవపదే అదోవేదోన్నాదో దేవానామభవత్ అగ్నిర్వే దేవానామన్నాద యథాహవాగ్నిర్దేవానామన్నాద ఏం హవాయమనుష్యానాం భవతిన అవిషాయతే యోజేన దేవం వేద సోతృజోజి అగ్నయే స్వాహాకృత్తికాభ్యస్వాహ అంబాయే స్వాహ దులాయ స్వాహ నరత్నే స్వాహాభయంధ్యే స్వాహ నేభయంధ్యే స్వాహ వర్షయంధ్యే స్వాహ సుపుణేకాయే స్వాహ ప్రజాపతి ప్రజాపతిగత సాస్మాత్ సృష్టా పరాజయరాజన్ ఆసాగం రోహిణీమభ్యధ్యాయత స్వకామయత ఉపమావర్తయత సమేనయాగచ్చేయేతి సయేతం ప్రజాపతయే లోహిణ్యే చిరన్నిరవపదేతాదముపావర్తత సమేనయాగచ్చత ఉపహవాదేన ప్రియమావర్తతే సంప్రియేణ గచ్చతేన అభిధాయతే యోజేన దేవం వేద సోత్రజుహోతి ప్రజాపతయే స్వాహ రోహిణ్యే స్వాహ రోజమానాయే స్వాహ ప్రజాభ్య స్వాహేతి స్వమోవాగామేత ఓడదీనాగం రాజ్యమభిజయమిది స్వేతకం సోమాజముదీర్ఘాయ శ్యామాకంచలం పయసి నిరవపదే తదోపేతమోడదీనాగం రాజ్యమభ్యజయతే సమానానాగం హవే రాజ్యమభిజయేన అభిధాయతే యోజేన దేవం వేద సోత్రజుహోజే స్వామాయ స్వాహ మృగదీర్ఘాయ స్వాహ ఇంద్రకాభ్యస్వాహోషేభ్యస్వాహ రాజ్యాయ స్వాహాభియుక్తే స్వాహేది రుద్రోపాకామేత పశుమాన్ శ్యామిది సయేతం రుద్రాయార్ద్రాయై ప్రయ్యంగవంచనం పయసి నిరవపదే తదోపేత పశుమాన భవతే పశుమాన్ హవే భవతిన హవిదాయుదే యోజేన దేవం వేద స్వోత్రజుహోజే రుద్రాయ స్వాహార్ద్రాయై స్వాహ పిండమాణాయే స్వాహాభ్యస్వాహేతి ఇక్షావాయ్యమలోమకాసీన్ ఆకామేత ఓషధేభిర్వనస్పతిభిః ప్రజాయేతి శైలమజిత్తే పునర్వసుభ్యాం చరందిరపపద తోవాయ్యమోషధేభిర్వనస్పతిభిప్రాజాయత ప్రజాయతే హవై ప్రజయాపతిభిజైన హవిషాయతే యోజేన దేవం వేద సోత్రజుహోజే అజిత్యే స్వాహా పునర్వసుభ్యాం స్వాహా భూహే స్వాహా ప్రజాఖ్యే స్వాహేతి బృహస్పతిర్వాగామేత బ్రహ్మవర్చసే శ్యామిది ప్రయేతం బృహస్పతయే దుష్యాయనే వారంధరం పయసి నిరోపదే తో వేద బ్రహ్మవర్చస్య భవదే బ్రహ్మవర్చసే హవే భవదే యజేతేన హవిజాయుజనే యోజేన దేవం వేద స్వాత్రజహోదే బృహస్పతయే స్వాహా దుష్యాయ స్వాహా బ్రహ్మవర్చదాయ స్వాహేతి దేవాసురా సంయత్తాసన్ తే దేవా సర్పేభ్యాశ్రేజాభ్యాగ్రంభన్ నిరమన్ తానేతాభిరేవ దేవతాభిర్పానయన్ ఏతాభిర్హవే దేవతాభిర్భిరంధ్రాజుర్యముపేతిన దేవం వేద సోక్తజుహోజి సర్పేభ్యస్వాహా శ్రేజాభ్యస్వాహా అంధశోకేభ్యస్వాహేతి పితలోపాగామయంత పితలోకరుద్రయామేతి ప్రయేతం పితృభ్యామకాభ్య పురోటాజకం చక్రవాళన్ తదోపేతే పితృలోకాధ్వన్ పితృలోకే అవార్ధ్నోది ప్రయేతేన హవిషాయుజలే యోజేన దేవం వేద స్వాత్రజహోజి పితృభ్య స్వాహామకాభ్య స్వాహానకాభ్య స్వాహాగతాభ్య స్వాహారుంధజేభ్య స్వాహేతి అన్యమావాగామయత కుమాన్ శ్యామిజే సకేతమర్యమ్నే ఫల్గుణేభ్యాం జలం నిరవపదే తదో హవేత పశువానుభవదే పశువాన్ హవే భవదే యజేతేన హవిషాయజతే యోజేన దేవం వేద స్తోత్రజుహోజే అర్యమ్నే స్వాహ ఫల్గుణేభ్యాగ స్వాహ పశుభ్య స్వాహేతి భగోపాగామయత భగే శ్రేష్ఠే దేవానాగశ్యామిజే ప్రయేతం భగాయ ఫల్గుణేభ్యాం జలం నిరవపదే తతో వేత భగే శ్రేష్ఠే దేవానామభవత్ భగే హరే శ్రేష్ఠే సమానానాహం భవజే ప్రజేతేన హవిషాయుజలే యోజేన దేవం వేద స్తోత్రజుహోజే భగాయ స్వాహ ఫల్గుణేభ్యాగ స్వాహ శ్రేష్ఠ్యాయ స్వాహేతి సవితా వాగామయత శృణ్వే దేవాధీరన్ సవితా శ్యామిది ప్రేతకం సవిత్రేహస్తాయ పురోడాంతాశకమానిరవపదాశూనాేతస్మై శ్రద్దేవాదశత సవితాభవదే శ్రద్ధవాత్మే మనుష్యాదశే సవితాసమానానాం భవజే ఏతేన హవిషాయుజలే యూతేన దేవం వేద స్తోత్రజుహోజే సవిత్రే స్వాహాహస్తాయ స్వాహా దృశతే స్వాహా ప్రణతే స్వాహా ప్రేక్షతే స్వాహా ప్రతిర్భణే స్వాహేతి ప్రస్తావాగామేత చిత్రం ప్రజాం విందేయేతి సకేతం తస్మే చిత్రాయే పురోటాశమష్టాకపాలం నిరవపద్ తదోవే చిత్రం ప్రజామవిందద చిత్రకం హవే ప్రజాం విందద యజేతేన హవిషాయజతే యోజేన దేవం వేద స్తోత్రజుహోజే తస్మే స్వాహా చిత్రాయే స్వాహా చైత్రాయ స్వాహా ప్రజాయే స్వాహేతి వాయుర్వాగామయత కామచారమేషు లోకేష్భిజయ నిమిది సేతద్వాయవే నిశ్చాయే నిష్ఠే దుగ్ధంబయో నిరవపదే తోపేత కామచారమేషు లోకేష్భ్యజేత్ కామచారకం హవాలేషు లోకేష్భిజయతి సయేతేన హవిషాయజలే యోజేన దేవం వేద స్వాత్రజుహోజే వాయవే స్వాహా నిష్ఠ్యాయే స్వాహా కామచారాయ స్వాహ విజిత్యే స్వాహేతి ఇంద్రాగ్నే వాగామయేత శ్రేష్ఠ్యం దేవానామభిజయే వేది సా వేదమింద్రాగ్నిభ్యాం విశాఖాభ్యాం పురోడాశమేకాదశకపాలంజలమపదాం తదో వేదౌ శ్రేష్ఠ్యం దేవానామభ్యజయతాం శ్రేష్ఠ్యకం హవేదమానామభిజయే యజేతేన హవిషాయజతే యోజేన దేవం వేద స్తోత్రజుహోజే ఇంద్రాగ్నిభ్యాగస్వాహా విశాఖాభ్యాగస్వాహ శ్రేష్ఠ్యాయ స్వాహా విజిత్యే స్వాహేతి అభేదత్పౌర్ణమాస్యాజ్ఞర్వపదే కామో వై పౌర్ణమాసే కామాజ్యం కామేణైవ కామకం సమధ్యే క్షిప్రమేణ కంసకామ ఉపనమదే ఏణ కామేణ యుగతే సాత్రజోజే పౌర్ణమాస్యే స్వాహ కామాయ స్వాహగత్యే స్వాహేతి మిత్రో వా కామయత మిత్రధేయమేషు లోకేష్విజయమిజే సయేదం మిత్రాయానూరాధేభ్యస్తరుణ్యరవపదే తో వేద మిత్రధేయమేషు లోకేష్భ్యజే మిత్రధేయకం హవాగేషు లోకేష్భిజే యజేతేన అభిషాగజతే యోజేన దేవం వేద సాత్రజహోజే మిత్రాయ స్వాహానూరాధేభ్యస్వాహ మిత్రధేయాయ స్వాహాభిజిత్తే స్వాహేతి ఇంద్రోపాగామేత జ్యేష్ఠం దేవానామభిజయమితి హరియతమింద్రాయ జ్యేష్ఠాయ పురోణాచమేకాదశకపాలన్నిరవమన్ మహావ్రీహీణ్యేష్ఠం దేవానామభ్యజేత జ్యేష్ఠకం హవేదమానామభిజయేన హవిషాయజతే యోజేన దేవం వేద స్వాత్రజహోజే ఇంద్రాయ స్వాహ జ్యేష్ఠాయ స్వాహ జ్యేష్ఠాయ స్వాహాభిజే స్వాహేతి ప్రజాపతిర్వాగామయత మూలం ప్రజాం విందేయేతి సయేతం ప్రజాపతయే మూలాయ జలం నిరవపద తో వేదమూలం ప్రజామవిందద మూలకం హవే ప్రజాం విందదే సయేతేన హవిషాయజతే యోజేన దేవం వేద స్తోత్రజహోజే ప్రజాపతయే స్వాహ మూలాయ స్వాహ ప్రజాయే స్వాహేతి ఆపోపా కామయంత సమగ్రం కామభిజయేమేతి తాయేతమభ్యోషాఢాభ్యస్తరుణ్యరవపన్ అతో వేదా సముద్రం కామభ్యజయన్ సముద్రం హరే కామభిజయేన అభిషాయతే యోజేన దేవం వేద సోగ్రజహోజే అభ్యస్వాహ షాఢాభ్యస్వాహ సముద్రాయ స్వాహ కామాయ స్వాహ అభిజిత్యే స్వాహే విశ్వే మే దేవా కామయంత అనపజయ్యంజయేమేతి అయేదం విశ్వేభ్యో దేవేభ్యో షాఢాభ్యంతరం నిరవన్ తో వేదేనపదీయమయన్ అనపజయ్యకం హవేజయతేన హవిషాయజతే యోజేన దేవం వేద సోత్రజహోజే విశ్వేభ్యో దేవేభ్య స్వాహ షాఢాభ్య స్వాహ అనపజయ్యాయ స్వాహ జిత్యై స్వాహేతి బ్రహ్మవా అకామయత బ్రహ్మలోకమభిజయే తదేతం బ్రహ్మణే విజయే జలం నిరవపద తో వేద బ్రహ్మలోకమభ్యజయే బ్రహ్మలోకం హవా అభిజయతేన హవిషాయజతే యోజేన దేవం వేద సోత్రజహోజే బ్రహ్మణే స్వాహాభిజయే స్వాహ బ్రహ్మలోకాయ స్వాహాభిజిత్యే స్వాహేతి విష్ణుర్వా అకామయత పుణ్యశ్లోకం శృణ్వీయ నమా పాపీ కీర్తిరాగచ్చేది సకేతం విష్ణవే శ్రోణాయి పురోడాసంత్రిక పాలం నిరవపద తో వేదపుణ్యశ్లోకమసనద నైనం పాపీ కీర్తిరాగచ్చత్ పుణ్యకం హవే శ్లోకం శృణతే నైనం పాపీ కీర్తిరాగచ్చతి యజేతేన హవిషాయజతే యోజేన దేవం వేద స్వత్రజహోజే విష్ణవే స్వాహ శ్రోణాయి స్వాహ శ్లోకాయ స్వాహ సుధాయ స్వాహేతి పదవో వాగామయంత అగ్రం దేవతానాం పరియామేతి అయేదం వసభ్యష్టవిష్టాభ్య పురోడాసమష్టాకపాలం నిరవపన్ తో వైదాగ్రం దేవతానాం పర్యాయన్ అగ్రగం హవేదమానానాం పర్యేతిన హవిషాయజతే యోజేన దేవం వేద స్వాక్రజహోజే వసభ్య స్వాహ స్రవిష్టాభ్య స్వాహ అగ్రాయ స్వాహావే స్వాహేది ఇంద్రోపాగామయత దృఢోచిరస్యాతం వరుణాయ సభిభ్య పురోడాసంధ్రగవాలృష్ణానాంబ్రేహేణోషిలోభవతిలోభవతిన హవిషాయజతే యోజేన దేవం వేద సోత్రయోగే వరుణాయ స్వాహ సభిర్జే స్వాహ మేళేభ్య స్వాహేతి అజోపాయేకపాదగామయత తేజస్వే బ్రహ్మవర్తతే స్వామిది సకేతమజాయేకపదే ప్రోష్టపదేభ్యస్తరం నిరవపదే అతో వైషతేజస్వే బ్రహ్మవర్తస్య భవతే తేజస్వే హవే బ్రహ్మవర్తతే భవతి ఏదేన అవిధా విదతే యోజేన దేవం వేద స్తోత్రయోజి అజాయైకపదే స్వాహా ప్రోష్ఠపదే స్వాహా ఏదే స్వాహా బ్రహ్మవత్ప్రదాయ స్వాహేతి అహిర్వే బుద్ధయో గామయత ఇమాం ప్రతిష్టాయేతి తయేతమహరే బుద్ధయాయ ప్రోష్ఠపదేభ్య పురోటాసం భూమికపాలం నిరపదే ఇమాం ప్రతిష్టావిందద ఇమాం హవే ప్రతిష్టాం విందదే ఏదేన హవిషా విదతే యువదేన దేవం వేద సోత్రజహోజే ఆయే బుద్ధియా స్వాహా ప్రోక్షపదే స్వాహా ప్రతిష్టాయే స్వాహేతి పూషా వాగామయత పుసుమాన్ శ్రామిజి ప్రేతం పూష్ణేరేవృత్తేజరం నిరపదే తదవేద పుసుమాన భోజే పుసుమాన హవే భోజే ఏదేన హవిషా విదతే యువదేన దేవం వేద సోత్రజహోజే పూష్ణే స్వాహా రేవత్యై స్వాహా పునుభ్యస్వాహేతి అశ్వినౌ వా అగామయేతాం శ్రోత్రస్మినామృజనౌ స్యామేతి తావేదమశ్విభ్యామశ్విభ్యాం పురోడాయంబికపాలం నిలవతాం తతో వేతౌ శ్రోత్రస్మినామృజనామభవతాం శ్రోత్రస్తే హవామధిరాభవతి యజేన హవిషాయుజనే యముదేన దేవం వేద శ్రోత్రజహోజే అశ్వభ్యాగస్వాహాభ్యాగస్వాహా శ్రోత్రాయ స్వాహా అశ్వత్యే స్వాహేతి యమో వాగామయత పితృనాగం రాజ్యమభిజయ యమిజే ప్రయతం యమాయా భరణే ద్రష్టరం నిరపదే అతో వేద పితృనాగం రాజ్యమభ్యజే సమానానాగం హవే రాజ్యమభిజయే యజేన హవిషాయుజనే యోజేన దేవం వేద స్వాత్రజహోజే యమాయ స్వాహాభరణేభ్యస్వాహా రాజ్యాయ స్వాహాభిజిత్యే స్వాహేతి అభిషతమావాస్యాయ ఆజ్యం నిర్వపది కామో వామావాస్యా కామహాజ్యం కామేణైవ కామకం సమర్థయతి క్షిప్రమేణ కంసకామోపనమతి ఏన కామేణ విజతే స్వాత్రజహోజే అమావాస్యాయే స్వాహా కామాయ స్వాహాగత్యే స్వాహేతి చంద్రమావాగామయత అహోరాత్రార్ధమాసాన్ మాసామృతోన్ సంవత్సరమాత్వా చంద్రమదస్వాయుజ్యకం సలోకతా మహాప్రియామితి హరేతం చంద్రమదే ప్రదేశాయే పురోడాసం పంచశుకమాన నిరపపదే తదో వేసోహోరాత్రార్ధమాసాన్ మాసామృతోన్ సంవత్సరమాత్వా చంద్రమదస్వాయుజ్యకం సలోకతా మహాప్నోర్ అహోరాత్రానవార్థమాసాన్ మాసాన్ సంవత్సరమాత్మా చంద్రమదస్సాయుజ్యకం సలోకదా మాప్నోతి ఏదేన అభిషాయుజతే యముదేన దేవం వేద స్వాత్రజహోజి చంద్రమదే స్వాహా ప్రదేశాయే స్వాహా అహోరాత్రేభ్య స్వాహార్థమాసేభ్య స్వాహా మాసేభ్య స్వాహర్తభ్య స్వాహా సంవత్సరాయ స్వాహేతి అహోరాత్రేవాగామయేతాం అత్యహోరాత్రేముచ్చేవ హి నావహోరాత్రే ఆప్నుయాతామిది తేమహోరాత్రాభ్యాం కరుణ నిరవపదాం మయానాం వేహేణాం శుక్లానాం చ కృష్ణానాం చ సవాత్యోర్దుగ్ధే శ్వేతాయై చ కృష్ణాయై చ తతో వేతే అత్యహోరాత్రే అముచ్యేతే నైనే అహోరాత్రే ఆహాప్లుతాం అతి అమాహోరాత్రే ముచ్యతే నైనమహోరాత్రే ఆహాప్లుతః ఏకేన అభిజాయతే యోజేన దేవం వేద స్వాత్రజహోజే అన్నే స్వాహారాత్రియే స్వాహా అభిముక్తే స్వాహేతి ఉషా వాగామేత ప్రియాదిత్రస్య సుభగా స్యామితి సైత పషదే జలం నిరవపదే ప్రియాదిత్యస్య సుభగా భవతి ప్రియాహవేతమానాగం సుభగా భవతి ప్రియేన అవిజాయతేన దేవం వేద సహప్రజహోజే ఉషతే స్వాహాభ్యుష్టే స్వాహా వ్యుషష్టే స్వాహా విచ్ఛందే స్వాహా విష్టాయే స్వాహేతి అథైతస్మై నక్షత్రాయ జలం నిర్వపతి యథాత్మం దేవానామతి ఏమహం మనుష్యాణం భూయాసమితి యథా హవా ఏతద్దేవానాం హవా ఏత మనుష్యాణం భవతి ఏదేన హవిషాయజతే యోజేన దేవం వేద స్వస్తుజోది నక్షత్రాయ స్వాహోదే స్వాహ ఉద్యతే స్వాహోజిదాయ స్వాహ హరదే స్వాహ భరదే స్వాహ ధాతుజే స్వాహ చేతుజే స్వాహ తపసే స్వాహ బ్రహ్మవర్తదాయ స్వాహేతి సూర్యోపాగామేత నక్షత్రాణాం ప్రతిష్టాస్యామిది సయేతకం సూర్యాయ నక్షత్రేభ్యశ్చరన్యరవత్ తదు అవేత నక్షత్రాణాం ప్రతిష్టాభవత్ ప్రతిష్టా అవేతమానానాం భవతి యేతేన హవిషా యజతే యోగేన దేవం వేద సోప్రజుహోతి సూర్యాయ స్వాహ నక్షత్రేభ్యస్వాహ ప్రతిష్టాయే స్వాహేతి అధీతమదిత్యే చరణ్యర్గమతి యం వాదిభిః అస్యామేవ ప్రతిష్ఠతి స్వాత్రజుహోతి అదిత్యే స్వాహ ప్రతిష్టాయే స్వాహేతి అధీతం విష్ణవే చరణ్యర్గమతి యజ్ఞో వే విష్ణుః యజ్ఞదేవాంతర ప్రతిష్ఠతి స్వాత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయే స్వాహేతి